అత ప్రథమాష్టకే షష్ట ప్రశ్న ప్రారంభ. అనుమత్యే కరోడాశమష్టాకపాలం నిర్భపతి ఏ ప్రత్యంచ శమ్యాయా అవశీలందే తన్నైరృతమేకకపాలం ఇయం వా అనుమతి ఇయం నిరృతి నైరృతేన పూర్వేణ ప్రచరతి ఆత్మానమేవ నిరృతిం పూర్వాన్ నిరవదయతే ఏకకపాలో భవతి ఏకథైవ నిరృతిం నిరవదయతే యదహుత్వాగార్హపత్యీయు రుద్రో భూత్వాగ్నిరనూచ్ఛాయ అధ్వర్యం చ యజమానం చ హన్యాత్ వేహస్వాహాహుతిండుషాణ ఇత్యాహ ఆహుత్యైవైనగం శమయతి నార్తిమార్చత్యధ్వర్యం న యజమాన ఏకోన్ముఖే నయంతి తద్ధి నిర్వృత్తి భాగధేయం ఇమాం నిశయ్యంతి ఏషా వై నిరృత్యై స్వాయామే దిశి నిరృతి నిరవదయతే స్వృతగిలిణే జుహోతి ప్రదరేవాతద్వై నిరృత్యా ఆయతనం స్వరేవాయతనే నిరృతి నిరవదయతే ఏష తే నిరృతే భాగ ఇత్యాహ నిర్దిశత్యేవైనా భూతే హరిష్మత్యసీత్యాహ భూతిమేవోపావర్తతే ముంచే మమగుంహస ఇత్యాహ అగుంహస ఏవైనం ముంచతే అంగుష్టాభ్యాంజుహోతి అంతత ఏవ నిరృతి నిరవదయతే కృష్ణం వాస కృష్ణతోషం దక్షిణ ఏతద్వై నిరృత్యై రూపం రూపేణైవ నిరృతి నిరవదయతే అప్రతీక్షమాయంది నిరృత్యా మందరిహిత్యై స్వాహా నమోజిదం చకారేతి పునరేత్యగార్హపత్యే జుహోతి ఆహుత్యైవ నమస్యంతో గార్హపత్యముపావర్తంతే ఆనుమతేన ప్రచరతి ఇయం వా అనుమతి ఇయమేవాస్మై రాజ్యమనుమన్యతే ధేనుర్దక్షిణా ఇమామేవ ధేనుం కురుతే ఆదిత్యం చరున్నర్వపతి భయేష్వేవ ప్రజాస్వభిషిచ్యతే దైవేషు చ మానుషేషు చ పరో దక్షిణా పరోహి రాజ్యకం సమృద్ధ్యై ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం నిర్వపతి అగ్నిః సర్వా దేవతాః విష్ణుర్యజ్ఞః దేవతాశ్చైవ యజ్ఞం చావరుంధే వామనో బహీ దక్షిణా యద్వహీ తేనాగ్నేయః యద్వామనః తేన వైష్ణవ సమృద్ధ్యై అగ్నేశోమేయమేకాదశకపాలం నిర్వపతి అగ్నేశోమాభ్యాం వా ఇంద్రో వృత్రమహన్యతి యదగ్నేశోమేయమేకాదశకపాలం నిర్వపతి వార్త్రఘ్నమేవ విజిత్యై హిరణ్యం దక్షిణా సమృద్ధ్యై ఇంద్రో వృత్రగం హత్వా దేవతాభిశ్చేంద్రియేణ చవ్యాధ్యత సచేతమైంద్రాగ్నేకాదశకపాలమపశ్యత్ తన్నిరవపత్ తేన వై స దేవతాశ్చేంద్రియం చావారుంధ యదైంద్రాగ్నేకాదశకపాలం నిర్వపతి దేవతాశ్చైవ తేనేంద్రియం చ యజమానో వరుంధే ఋషభో వహీ దక్షిణా యద్వహీ తేనాగ్నేయః యదృషః తేనైంద్రస్ సమృద్ధ్యై ఆగ్నేయమష్టాకపాలం నిర్వపతి ఐంద్రం దధి యదాగ్నేయో భవతి అగ్నిర్వైయజ్ఞముఖం యజ్ఞముఖమేవర్భ్యం పురస్తాద్ధత్తే యదైంద్రం దధి ఇంద్రియమేవావరుంధే ఋషభో వహీ దక్షిణా యద్వహీ తేనాగ్నేయః యదృషభః తేనైంద్రస్ సమృద్ధ్యై యావతేర్వై ప్రజా ఓషధీనామహుతా నామాశ్న్ తాః పరాభవన్ ఆగ్రయణం భవతి హుతాద్యాయ యజమానస్యాపరాభావాయ దేవావా ఓషధేష్వాజిమయో తా ఇంద్రాగ్నే ఉదజయతాం తావేతమైంద్రాగ్నం ద్వాదశకపాలం నిరవృణాతాం యదేంద్రాజ్ఞోభవత్యుజ్యత్యే ద్వాదశకపాలోభవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరేణైవాస్మాన్నమవరుంధే వైశ్వదేవశ్చరద్భవతి వైశ్వదేవం వా అన్నం అన్నమేవాస్మై స్వదయతి ప్రథమజో వత్సో దక్షిణా సమృద్ధి సౌమ్యగ్రిశ్యామాకంచరం నర్వపతి సోమో వా అకృష్టపక్ష్యస్య రాజా అకృష్టపక్ష్యమేవాస్మై స్వదయతి వాసో దక్షిణ సౌమ్యగం హి దేవతజా వాసః సమృద్ధి సరస్వత్యే చరం నర్వపతి సరస్వతే చరం మిథనమేవరుంధే మిథనౌ గావో దక్షిణా సమృద్ధ్యై ఏతి వాషయముఖాదిధ్యాగ్నేర్దేవతేతి అష్టావేతాని హవీపుంషి భవంతి అష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్ని తేనైవ యజ్ఞముఖాదిధ్యాగ్నేర్దేవతైతి వైశ్వదేవేన వై ప్రజాపతి ప్రజా అసృజత తా సృష్టా న ప్రాజాయంత సోగ్నిరకామయత అహమివా ప్రజనయేయమితి స ప్రజాపతయే శుచమదధాత్ సోశోచ ప్రజామిచ్ఛమానః తస్మాద్యం చ ప్రజాభునక్తియం చ తావుభౌ శోచత ప్రజామిచ్ఛమానౌ తా స్వగ్నిమప్యసృజత్ తా అగ్నిరధ్యేత్ సోమోరేతో దధాత్ సవితా ప్రాజనయత్ సరస్వతీ వాచమదధాత్ ఊషా పోషయత్ తే వా ఏతే త్రిః సంవత్సరస్య ప్రయుజ్యంతే ఏ దేవా పుష్టిపదయః సంవత్సరో వై ప్రజాపతిః సంవత్సరేణైవాస్మై ప్రజా ప్రాజనయత్ తా ప్రజాజాతా మరుతోఘ్నన్ అస్మానపి న ప్రాయుక్షతేతి సజేతం ప్రజాపతిర్మారుతగుం సప్తకపాలమపశ్యత్ తన్నిరవపద్ తతో వై ప్రజాభ్యో కల్పత యన్మారుతో నిరుప్యతే యజ్ఞస్య క్లప్త్యే ప్రజానామఘాతాయ సప్తకపాలో భవతి సప్తగణా వై మరుతః గణశగేవాస్మై విషంకల్పయతి స ప్రజాపతిరశోచత్ యా పూర్వా ప్రజా అశిక్షి మరుతస్తావధిషు కథమపరాశ్రుజేతి తస్య సుష్మ ఆండం భూతం నిరవర్తత తద్వ్యుదహరత్ తదపోషయత్ తత్ప్రాజాయత ఆండస్య వా ఏతద్రూపం యదామిక్షా యద్విద్ధరతి ప్రజా ఏవ తద్యజమానః పోషయతి వైశ్వదేవ్యామిక్షా భవతి వైశ్వదేవ్యో వై ప్రజాః ప్రజా ఏవాస్మై ప్రజనయతి వాజినమానయతి ప్రజాస్వేవ ప్రజాతా సురేతో దధాతి యా వా పృథివ్య ఏకకపాలో భవతి ప్రజా ఏవ ప్రజాతాద్యా వా పృథివేభ్యాముభయత పరిగృహ్ణాతి దేవాసురా సంగత్త ఆసన్ సోగ్నిరబ్రవీర్ మామగ్రే యజత మజాముఖేనాసురాంజేష్యసేతి మాన్ విదీయమితి సోమాబ్రవీర్ మజా రాజ్ఞాజేష్యసేతి మాన్ వృతీయమితి సవితా మయా ప్రసూతాజేష్యసేతి మాన్ చతుర్థేమితి సరస్వతీ ఇంద్రియం బోహంధాస్యామీతి మాం పంచమమితి పూషా మయా ప్రతిష్టయా జేష్యసేతి తేగ్నాముఖేనాసురానజయన్ సోమేధరాజ్ఞా సవిత్రా ప్రసూతా సరస్వతీంద్రియమదధాత్ పూషా ప్రతిష్టాసీత్ తతో వై దేవాద్యజయంత ఎదేతాని హరేగుంశయరోప్యంతే విజిత్యే నోత్తరవేదిముపవపతి పశవో వా ఉత్తరవేదిః అజాతాశ్రహ్యేతరిః పశవః త్రివద్వరిహిర్భవతి మాతా పితా పుత్రః తదేవ తన్మిథునం ఉల్బం గర్భో జరాయో తదేవ తన్మిథునం రేధాబలి సన్నద్ధం భవతి ప్రయ ఇమే లోకా ఏష్వేవలోకేషు ప్రతిష్టతి ఏకథా పునః సన్నద్ధం భవతి ఏక ఇవ హ్యయం లోక అస్మిన్నేవ తేన లోకే ప్రతిష్టతి ప్రసవో భవంతే ప్రథమజామేవ పుష్టిమవరుంధే ప్రథమజో వత్సో దక్షిణా సమృద్ధ్యై వృషదాజ్యం గృహ్ణాది పశవో వై వృషదాజ్యం పశూనేవరుంధే పంచగృహీతం భవతి పాంతాహి పశవ బహురూపం భవతి బహురూపాహి పశవ సమృద్ధ్యై అగ్నిం మంథంతే అగ్నిముఖా వై ప్రజాపతి ప్రజా అసృజత యదగ్నిం మంథంతే అగ్నిముఖా ఏవ తత్ ప్రజా గజమానసృజతే నవ ప్రజాజాయుజ్యంతే నవానో జాజా అష్టౌ హలీగుంషీ ద్వావాఘారౌ ద్వావాజ్యభాగౌ త్రిగుంషత్ సంపద్యంతే త్రిగుంషదక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే యజమానో వా ఏకకపాలః తేజ ఆజ్యం యదేకకపాల ఆజ్యమానయతి యజమానమేవ తేజసా సమర్థయతి యజమానో వా ఏకకపాలః పశవ ఆజ్యం యదేకకపాల ఆజ్యమానయతి యజమానమేవ పశుభిః సమర్థయతి యదల్పమానయేత్ అల్పాయనం పశవో భంజన్ ఉపతిష్టేరన్ యద్భక్వానయేత్ బహవలేనం పశవో భుంజన్ ఉపతిష్టేరన్ బహ్వానీయా విపృష్టం కుర్యాత్ బహవ ఏవైనం పశవో భుంజన్ ఉపతిష్టంతే యజమానో వా ఏకకపాలః యదేకకపాలస్యావద్యేత్ యజమానస్యావద్యేత్ ఉద్వామాద్యేద్యజమాన ప్రభామీయేత సకృదేవోతవ్య సకృతి బహిసువర్గో లోక హుత్వాభిజుహోతి యజమానమేవ సువర్గం లోకం గమయిత్వా తేజసా సమర్థయతి యజమానో వా ఏకకపాలః సువర్గో లోక ఆహవనీయః యదేకకపాలమాహవనీయే జుహోతి యజమానమేవ సువర్గం లోకం గమయతి యద్ధస్తేన జుహుజాత్ సువర్గాల్లోకాద్యజమానమవిద్ధ్యేత్ సృజాజుహోతి సువర్గస్య లోకస్య సమష్ట్యై యత్ప్రాంపద్యేత దేవలోకమభిజయేత్ యద్దక్షిణామికృలోకాన్ యత్ప్రత్యక్ రక్షాగుంస యజ్ఞగుం హన్యుః యదుదం మనుష్యలోకమభిజయేత్ ప్రతిష్ఠితోహోతవ్యః ఏకకపాలం వై ప్రతిష్టం వంద్యా వా పృథివీ ప్రతిష్టద యా వా పృథివీ ఋతవ ఋతోన యజ్ఞ యజ్ఞం యజమాన యజమానం ప్రజా తస్మాత్ ప్రతిష్ఠితోహోతవ్య వాజినో యజతి అగ్నిర్వాజుసూర్య తే వై వాజిన తానేవ తద్యజతి అసో ఖల్వాహు ఛందాగుంసి వై వాజిన ఇతి తాన్యేవ తద్యజతి రుక్సామేవా ఇంద్రస్య హరీ సోమపానౌ తయోః పరిధయ ఆధానం రాజినం భాగధేనం ఇర ప్రహృత్య పరిధేంద్రుభుజాత్ అంతరాధానాభ్యాం ఘాసం ప్రయచ్ఛేత్ ప్రహృత్య పరిధేంద్రుహోతి నిరాధానాభ్యామేవ ఘాసం ప్రయచ్ఛతి బర్హిషి విషించన్ వాజినమానయతి ప్రజా మే బర్హి రేతో వాజినం ప్రజాస్వేవ రేతో దధాతి సముపహూజ భక్షయంతే ఏతత్సోమతి భాష్యేతే అథో ఆత్మన్నేవ రేతో దధతే యజమాన ఉత్తమో భక్షయతి పశవో వై వాజినం యజమాన ఏవ పశూన్ ప్రతిష్టాపయంతి ప్రజాపతిస్రవితా భూత్వా ప్రజా అసృజత తా ఏ నమత్యమన్యంత తా అస్మాదపాక్రామన్ తా వరుణో భూత్వా ప్రజావరుణేనాగ్రాహయత్ తా ప్రజావరుణగృహీతాః ప్రజాపతిం పునరుపాధావన్నాథమిచ్ఛమానాః స సయేతాన్ ప్రజాపతిర్వరుణ ప్రభాసాన పశ్యత్ తాన్ నిరవపద్ తైరైస ప్రజావరుణ పాశాదముంచత్ యద్వరుణ ప్రభాసాని రూప్యంతే ప్రజామవరుణగ్రాహాయ తాసాం దక్షిణా బాహున్యక్న ఆసీత్ సవ్య ప్రకృతః సయేతాన్ ద్వితీయాన్ దక్షిణతో వేదిబుదహన్ తతో వై స ప్రజానాం దక్షిణం బాహుం ప్రాసారయత్ యద్వితీయాన్ దక్షిణతో వేది ముధ్యంతి ప్రజానామేవ తద్యజమానో దక్షిణం బాహుం ప్రసారయతి తస్మాచ్చాదుర్మాస్య జాజ్యమస్యం లోక ఉభయా బాహుః యజ్ఞాభిజితగ్రహ్యస్య ప్రథమాత్రాద్వేదీ అసంభిన్నే భవతః తస్మాత్ ప్రథమాత్రం జగుంసౌ ఉత్తరస్యాం వేద్యాముత్తరవేదిముపవపతి పశవో వా ఉత్తరవేదిః పశూనేవరుంధే అసో యజ్ఞపరుషోనందరిత్యై ఏతద్బ్రాహ్మణాన్యేవ పంచహవేగుంషి అథైష ఐంద్రాజ్ఞో భవతి ప్రాణాపానౌ వా ఏతౌ దేవానాం యదింద్రాగ్నీ యదేంద్రాగ్నో భవతి ప్రాణాపానావేవరుంధే అజోమలం వా ఏతౌ దేవానాం యదింద్రాగ్నీ యదేంద్రాగ్నో భవతి అజోబలమేవరుంధే మారుత్యామిక్షా భవతి వారుణ్యామిక్షా మేషీ చ మేషశ్చ భవతః మిథునా ఏవ ప్రజావరుణ పాశాన్ముంచతి నోమశో భవతో మేభ్యత్వాయ శమే పర్ణాన్యపవపతి ఘాసమేవాభ్యామపి యచ్చతి ప్రజాపతిమన్నాద్యన్నోపానమత్ స ఏతేన శతేధ్వేన హవిషాన్నాద్యమవారుంధ యత్పరః శతాని శమే పర్ణాని భవంతి అన్నాద్యస్యావరుద్ధ్యై సౌమ్యాని వైకరీరాణి సౌమ్యా ఖలు వా ఆహుతిర్దివో వృష్టించావయతి యత్కరీరాణి భవంతి సౌమ్యజీవాహుత్యా దివో వృష్టిమవరుంధే కాయ ఏకకపాలో భవతి ప్రజానాం కంత్వాయ ప్రతిపూరుషంకరంభపాత్రాణి భవంతి జాతా ఏవ ప్రజావరుణ పాశాన్ముంచతి ఏకమతిరిక్తం జయిష్యమాణా ఏవ ప్రజావరుణ పాశాన్ముంచతి ఉత్తరస్యాం వేద్యామన్యాని హవేగుంషి సాదయతి దక్షిణాయాం మారుతీ అపధురమేవేనాజునక్తి అథోజదేవాసామవహనతి తస్మాద్బ్రహ్మణశ్చ క్షత్రాచ్చ విశోమ్యతోపక్రమిణీః మారుత్యా పూర్వజా ప్రచరతి అనృతమేవాజతే వారుణ్యోత్తరయా అంతర ఏమరుణమవజతే యదేవాధ్వర్య కరోతి తత్ప్రతి ప్రస్థాతా కరోతి తస్మాద్యశ్రేయాన్ కరోతి తత్పాపీయాన్ కరోతి పత్నీ వాచయతి మేధ్యామేవీనాం కరోతి అసో తప ఏవీనాముపనయతి యజ్జారగం సంతన్న ప్రభ్రూయాత్ ప్రయాం జ్ఞాతిగం రుంధ్యాత్ అసో మే జారగతి నిర్దిశేత్ నిర్దిశ్యేవైనం వరుణ పాశేన గ్రాహయతి ప్రథాస్యాన హవామహయతి పత్ని ముదానయతి అక్వతైవైనాం యత్పత్నే పురోనవాక్యామనుబ్రూయాత్ నర్వే వ్యోజమాన సత్ యజమానోన్వాహ ఆత్మన్నేవ వీర్యం ధత్తే ఉభౌ యాజ్యాగం సవేర్యత్వాయ యద్గ్రామే యదరణ్యరిత్యాహ యథోదితమేవ వరుణమవయజతే యజమానదేవత్యో ఆహవనీయ భ్రాతృవ్యదేవత్యో దక్షిణ యదాహవనీయే జుహుయాత్ యజమానం వరుణ పాశేన గ్రాహజేద్ దక్షిణే గౌ జుహోతి భ్రాతృవ్యమేవ వరుణ పాశేన గ్రాహయతి శూర్పేణ జుహోతి అన్యమేవ వరుణమవయజతే శీర్షన్నధి నిధాయ జుహోతి శీర్షతకే వరుణమవయత్ ప్రత్యంగిష్టం జుహోతి ప్రత్యంగే వరుణ పాశాన్ నిర్ముచ్యతే అక్రం కర్మ కర్మ కృతవిత్యాః దేవానృణం నిరపదాయ అనృణాగ్రహానుపప్రేతేతి వావేతదాః వరుణగృహీతం వా ఏతద్యజ్ఞస్య యద్యజుషా గృహీతస్యాదిరిచ్యతే తుషాశ్చ నిష్కాసశ్చ తుషైశ్చ నిష్కాసేన చావభృథమవైతి వరుణగృహీతేనైవ వరుణమవయజతే అపోవభృథమవైతి అప్సు వై వరుణ సాక్షాదేవ వరుణమవయజతే ప్రతిజుతో వరుణస్య పాశ ఇత్యాహ వరుణ పాశాదేవ నిర్ముచ్యతే అప్రతీక్షమాయంతి వరుణస్యాంతరిహిత్యై ఏధోస్యేధిషీమహేత్యాహ సమిధైవాగ్నిన్నమస్యంత ఉపాయంతి తేజోసి తేజోమలిధేహేత్యాహ తేజ ఏవాత్మన్ భక్తే దేవాసురా సంయత్త ఆసన్ సోగ్నిరబ్రవీత్ మమేయమనీకవతీతనోః తాం ప్రేణీత అథాసురానభిభవిష్యసేతి తే దేవా అగ్నలేదీకవతే పురోణాశమష్టాకపాలం నిరవపన్ సోగ్నిరణీకపాం శయన భాగభేదేన ప్రీతః చతుర్ధానీకాన్యజనయత తతో దేవా అభవన్ పరాసురాః యదగ్నయేనీకవతే పురోణాశమష్టాకపాలం నిర్వపతి అగ్నిమేవానీకవంతగ్రస్వేన భాగభేదేన ప్రీణాతి సోగ్నిరణీకపాన్ స్వేన భాగభేదేన ప్రీతః చతుర్ధానీకాని జనయతే అసౌ వా ఆదిత్యోగ్నిరణీకవాన్ తస్య రశ్మయోనీకాని సాకగం సోర్గేణాభ్యదా నిర్వపతి సాక్షాదేవాస్మానీకాని జనయతి తే సురా పరాజితాయంతః జావా పృథివీ ఉపాశ్రయన్ తే దేవామరుద్భ్యః సాంతపనేభ్యశ్చరన్ నిరవపన్ తాం జావా పృథివీభ్యామేవోభయతస్తమతపన్ యన్మరుద్భ్యః సాంతపనేభ్యశ్చరన్ నిర్వపతి జావా పృథివీభ్యామేవ తదుభయతో యుతమానో భ్రాతృవ్యాం సంతపతి మధ్యంగనే నిర్వపతి తరిహితే క్షిష్టం తపతి చరుర్భవతి సర్వత ఏవైనాం సంతపతి తే దేవాశ్వో విజయినః సంతః సర్వాసాం దుగ్ధే గృహమేధీరం చరుం నిరవపన్ ఆశితా ఏవాద్యోపవసామ కస్య వా హేదం కస్య వా శోభితేతి స శుభోభవత్ తస్యాహుతస్య నాశ్నన్ నహి దేవా అహుతస్యాశ్నంతి తే బ్రువన్ కస్మాగుంహోష్యామతి మరుద్భ్యో గృహమేధిభ్య ఇత్యబ్రువన్ తమ్ మరుద్భ్యో గృహమేధిభ్యో జుహవః తతో దేవా అభవన్ పరాసురాః యస్యైవం విదుషో మరుద్భ్యో గృహమేధిభ్యో గృహే జుహ్వతి భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి యద్వై యజ్ఞస్య పాకత్రా క్రియతే పశవ్యం తత్ పాకత్రా వా ఏతత్ క్రియతే యన్నేధ్వా బరిహిర్భవతి రసామిధే నీరన్వాః న ప్రయాజా యుజ్యంతే నానో యాజాః య ఏవం వేద పశుమాన్ భవతి ఆజ్యభాగో యజతి యజ్ఞస్యైవ చక్షుషీనాంతరేతి మరుతో గృహమేధినో యజతి భాగభేదేనైవైనాన్ సమర్థయతి అగ్నిగ్నిశ్చష్టకృతం యజతి ప్రతిష్ఠిత్యై ఇడాంతో భవతి పశవో వా ఇడా పశుష్వేవో వరిష్టాత్ ప్రతిష్టతి యత్పత్నీ గృహమేధీయస్యాశ్నీయాత్ గ్రహమేభ్యేవ సిక్స్యజ్ఞేత జన్నాశ్నీయాత్ అగ్రహమేధీ సద్ నాస్యజ్ఞోర్భ్యేత ప్రతివేశం పచేయు తస్యాశ్నీయా గృహమేభ్యేవతి నాస్య యజ్ఞోభ్యుధ్యతే తే దేవా గృహమేధీయే నేష్వా ఆశితా అభవన్ ఆంజతాభ్యంజత అనువత్సానవాతయన్ హేభ్యోసురా క్షుధం ప్రాహిణ్వన్ సా దేవేషు లోకమవిత్వా అసురాన్ పునరగచ్చత్ గృహమేధీయే నేష్వా ఆశితా భవంతి ఆంజతేభ్యంజతే అనువత్సానవాసయంతి భ్రాతృవ్యాదేవతద్యజమానః క్షుధం ప్రహిణోతి తే దేవాగృహమేధీయే నేష్వా ఇంద్రాయ నిష్కాసన్యదధుః అస్మానేవ స్వ ఇంద్రో నిహితభాగ ఉపావర్తితేతి తానింద్రో నిహితభాగ ఉపావర్తత గృహమేధీయే నేష్వా ఇంద్రాయ నిష్కాసన్యదధ్యాత్ ఇంద్ర ఏవైనం నిహితభాగ ఉపావర్తతే గార్హవత్యేజుహోతి భాగధేయే నైవై నగుం సమర్థయతి వృషభమాక్వయతి వృషక్కార ఏవాస్యసః అసో ఇంద్రియమేవ తద్వీర్యం యజమానో భ్రాతృవ్యస్య వృంతే ఇంద్రో వృత్రకం హత్వా పరాం పరావతమగచ్చత్ అపారాధమితి మన్యమానః సోబ్రవీద్ కయిదం వేదిష్యతీతి తే బ్రువన్మరుతో వరం వృణామహే అథ వయం వేదామ అస్మభ్యమేవ ప్రథమగం హవిర్నిరుప్యాతా ఇది వయేన మధ్యక్రీడన్ తత్క్రీడినాం క్రీడిత్వం యన్మరుద్భ్యక్రీడిభ్య ప్రథమగం హవిర్నిరుప్యతే విజిత్యై సాకగం సౌర్యేణోద్యతానిర్భవతి ఏతస్మిన్ వై లోక ఇంద్రో వృత్రమః సమృద్ధ్యై ఏతద్బ్రాహ్మణాన్యేవ పంచహరేగుంషి ఏతద్బ్రాహ్మణ ఐంద్రాగ్నః అథైష ఐంద్రశ్చరుద్భవతి ఉద్ధారం వా ఏతమింద్ర ఉదహరత వృత్రగం హత్వా అన్యాసు దేవతాస్వధి యదేష ఐంద్రశ్చరుర్భవతి ఉద్ధారమేవ సంయజమాన ఉద్ధరదే అన్యాసు ప్రజాస్వధి వైశ్వకర్మణ ఏకకపాలో భవతి విశ్వాన్యేవేన కర్మాణి యజమానో వరుంధే వైశ్వదేవేన వై ప్రజాపతి ప్రజా అసృజత తావరుణ ప్రభాసైర్వరుణ పాశాదముంచత్ సాకమేధే ప్రత్యస్థాపయత్ త్యంబకే రుద్రం నిరవాదయత కృతయజ్ఞేన సువర్గం లోకమగమయత్ యద్వైశ్వదేవేన యజతే ప్రజా ఏవ తద్యజమాన సృజతే తావరుణ ప్రభాసైర్వరుణ పాశాన్ముంచతి సాకమేధై ప్రతిష్టాపయతి త్యంబకై రుద్రం నిరవదయతే కృతయజ్ఞేన సువర్గం లోకం గమయతి దక్షిణత ప్రాచీనా వేదే నర్భవతి దక్షిణావృద్ధిపితృణాదృత్యత ఉత్తరత ఏవోపవీజ నిర్భపేత్ ఉభగేహి దేవాశ్చ పితరశ్చేజ్యంతే అథోజ దేవ దక్షిణార్థేభిశ్రయతి తేన దక్షిణావృత్ సోమాయ పితృపతే పురోడా శకుంషక్కపాలం నిర్భపతి సంవత్సరో మే సోమ పితృమాన్ సంవత్సరమేవ ప్రీణాతి పితృభ్యో పరిషద్భ్యో ధారా మాసా మే పితరో పరిషద మాసానేవ ప్రీణాతి యస్మిన్ వారితో పురుష ప్రమీయతే తోస్యాముష్మిన్ లోకే భవతి బహురూపాధానా భవంతి అహోరాత్రాణామభిజిత్యై ్రిభ్యోగ్నిష్వాత్తేభ్యో మంథం అర్ధమాసా వై పితరోగ్నిష్వాత్తా అర్ధమాసానేవ ప్రీణాతి అభివాన్యాయే దుగ్ధే భవతి సాహిదేవత్యం దుహే యత్పూర్ణం తన్మనుష్యాణాం ఉపరిగర్భో దేవానాం అర్ధ పితృణాం అర్ధ ఉపమంథతి అర్ధో హి పితృణాం ఏకయోపమన్సతి ఏకాహి పితృణాం దక్షిణోపమన్సతి దక్షిణావృద్ధి పితృణాం అనారభ్యోపమన్సతి తద్ధి పితృన్ గచ్చతి ఇమాం దిశం వేదిముద్ధంతి ఉభయే దేవాశ్చ పితరశ్చేద్యంతే చతుస్రక్తిర్భవతి సర్వాహ్యనుదిశ పితర అఖాతా భవతి ఖాతా హి దేవానాం మధ్యతోగ్నిరాధీయతే అంతతో హి దేవానామాధీయతే పరిషీయా నిధ్మ ఇధ్మాద్భవతి వ్యావృత్తి పరిశ్రయతి అంతర్హితో హి పితృలోకో మనుష్యలోకాత్ యత్పరుషితినాం తద్దేవానాం యదంతరా తన్మనుష్యాణాం యత్సమూలం తత్పితృణాం సమూలం బర్హిర్భవతి వ్యావృత్తి దక్షిణాస్తృణాతి దక్షిణావృద్ధి పితృణాం తిఃపర్యేతి తృతీయేవా ఇతో లోకే పితర తానేవ ప్రీణాతి త్రిఃపునఃపర్యేతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవ ఋతోనేవ ప్రీణాతి యత్ప్రస్తరం యజుషా గృహీయాత్ ప్రమాయుకో యజమాన స్యాత్ యన్న గృహీయాత్ అనాగతన స్యాత్ తూష్ణీమేవన్యస్యేత్ న ప్రమాయుకో భవతి నానాయతన యత్రేన్ పరిధేన్ పరిదధ్యాత్ మృత్యునా యజమానం పరిగృహీయాత్ యన్న పరిదధ్యాత్ రక్షాగుంసి యజ్ఞగుంహన్య ద్వౌపరిధే పరిదధాది రక్షసామపహత్యే అథో మృత్యోరేవ యజమానముత్సృజతి యత్రీణి త్రీణి హవే విశ్యుదాహరేయుః త్రయస్త్రయ ఏషాగం సాకం ప్రమీయేరన్ ఏకైకమనోచీనాన్యుదాహరంతి ఏకైక ఏవైషామన్వం చ ప్రమీయతే కశిపు కశిపవ్యాయ ఉపబర్హణముపబర్హణ్యాయ ఆంజనమాంజన్యాయ అభ్యంజనమభ్యంజన్యాయ యథాభాగమేవీనాణాతి అగ్రజే దేవేభ్య పితృభ్య సమిధ్యమానాయానుబ్రూహీత్యాహ ఉభయే దేవాశ్చ పితరశ్చేద్యంతే ఏ కామన్వాహ ఏకాహి పితృణాం త్రిరణ్వాహ త్రిభి దేవానాం ఆఘారావాఘారయతి యజ్ఞపరుషోరనంతరిత్యై నారుషేణం వృణీతే నహోతారం యదారుషేణం వృణీత యద్ధోతారం ప్రమాయుకో యజమాను స్యాత్ ప్రమాయుకో హోతా తస్మాన్న వృణీతే యజమానస్య హోతర్గోపీఠాయ అవబర్హిష ప్రజాన యజతి ప్రజా వై బర్హి ప్రజా ఏవ మృత్యోరుత్సృజతి ఆజ్యభాగౌ యజతి యజ్ఞస్యైవ చక్షుషీణాం తమేతి ప్రాచీనాభీతి సోమై యజతి పితృదేవత్యాహి ఏషాహుతి పంచకృత్తో వద్యతి పంచహ్యేతా దేవతాః దేవలోనువాక్యే యాజ్యా దేవతావషట్కారః తా ఏవ ప్రీణాది సంతతమవద్యతి ఋతోనాగం సంతత్యై వైవేభ్యః పూర్వజా పరోనువాక్యయాః ప్రణయతి ద్వితీయజా గమయతి గాధ్యయా తృతీయేవా ఇతో లోకే పితరః అన్న ఏవైనాన్ పూర్వజా పరోనువాక్యజాత్యానయతి రాత్రిజై ద్వితీయజా ఐవైనాన్ యాజ్యజా గమయతి దక్షిణతో వదాయ ఉదంగతిక్రామతి వ్యావృత్యై ఆస్వధేత్యాశ్రావయతి అస్తు స్వధేతి ప్రత్యాశ్రావయతి స్వధానమిది వషట్కరోతి స్వధాకారో హి పితృణాం సోమమగ్రే యజతి సోమ ప్రజా జాహి పితరః సోమం పితృమంతం యజతి సంవత్సరో వై సోమ పితృమాన్ సంవత్సరమేవ తద్యజతి పితృన్ రర్హిషదో యజతి ఏ వై యజ్వానః తే పితరో బర్హిషదః స్వాత్తానేవ తద్యజతి పితృరగ్నిష్వాత్తాని యజతి ఏవా అయజ్వానో గృహమేధినః తే పితరోగ్నిష్వాత్తాః తానేవ తద్యజతి అగ్నిం కవ్యవాహనం యజతి ఏవ పితృణామగ్నిః తమేవ తద్యజతి అథో యథాగ్నిగ్రస్యష్టకృతం యజతి తాదృగేవ తత్ ఏతత్తేతదజే చత్వామన్విది పితృసృక్తేషు నిదధాతి తస్మాదాతృతీయాత్పురుషాన్నామన గృహ్ణంతి ఏతావంతో హీజ్యే అత్ర పితరో యథా భాగం మందధ్వమిత్యాహ శ్రీకాహి పితర ఉదంతో నిష్క్రామంతి ఏషా వై మనుష్యానాందిక్ స్వామేవ తద్దిశమను నిష్క్రామంతి ఆహవనీయముపతిష్టంతే వాస్మై తద్భ్రువతే యత్సత్యాహవనీయే అథాన్యత్ర చరంతి ఆతమితోరుపతిష్టంతే అగ్నిమేవోపద్రష్టారం కృత్వా పితృన్ నిరవదయంతే అంతం వా ఏతే ప్రాణానాం గచ్చంతి య ఆతమితోరుపతిష్టంతే సుసందృశంత్వా వయమిత్యాహ ప్రాణో వై సుసందృక్ ప్రాణమేవాత్మన్ దధతే యోజాన్వింద్రదేహీత్యాహ ప్రాణమేవ పునరయుక్త అక్షన్నమే మదంతహేతి గార్హవత్యముపతిష్టందే అక్షన్నమే మదంతోపతిష్టామహ ఇది వా వై సదాహ అమే మదంత పితర సోమ్యాభిప్రపద్యంతే అమే మదంత పితరోసత్వాభిప్రపద్యామహ ఇది వా వై సదాహ అపపరిషించతి మార్జయత్యేవైనాని అసో తర్పయత్యేవ తృప్యతి ప్రజజా పశుభిః య ఏవం వేద అపబర్హిషావనో యాజో యజతి ప్రజా వై బర్హిః ప్రజా ఏవ మృత్యోరుత్సృజతి చతుర ప్రజాతాన్ యజతి దావనో యాజో షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతోనేవ ప్రీణాతి న పత్న్యం వాస్తే న సంయాజయంతి యత్పత్న్యం వాసీత యత్సంయాజయేజుః ప్రమాయుకా స్యాత్ తస్మాన్నాం వాస్తే న సంయాజయంతి పత్నియైవో పీఠాయ ప్రతిపూరుషమేకకపాలాన్ నిర్వపతి జాతా ఏవ ప్రజా రుద్రాన్ నిరవదయతే ఏకమతిరిక్తం జనిష్యమాణా ఏవ ప్రజా రుద్రాన్ నిరవదయతే ఏకకపాలా భవంతి ఏకథైవ రుద్రం నిరవదయతే నాభిహారయతి యదభిహారయేత్ అంతరవచారిణకం రుద్రం కుర్యాత్ ఏకోల్ముఖేన యంతి తద్ధి రుద్రస్య భాగధేయం ఇవాంది సంయంతి ఏషా వై రుద్రస్య దిక్ స్వాయామేవ దిశి రుద్రం నిరవదయతే రుద్రో వా అపశుకాయా ఆహుత్యేనాతిష్ఠత అసౌతే పశురితి నిర్దిశేద్యం దుష్యాత్ తమేవ ద్వేష్టి తమస్మై పశుం నిర్దిశతి యది న ద్విష్యాత్ ఆహుస్తే పశురితి బ్రూయాత్ న గ్రామ్యాన్ పశోర్హిణస్తి నారణ్యాన్ చతుష్పథే జుహోతి ఏష వా అగ్నీనాం పడ్వీషో నామ అగ్నివత్యేవ జుహోతి మధ్యమేన పర్ణేన జుహోతి సృభ్యే అసో ఖలు అంతమేనైవ హోతవ్యం అంతత ఏవ రుద్రం నిరవదయతే ఏషతే రుద్రభాగస్తరస్వస్రాంబికయేత్యాహ స్వరద్వా అస్యాంబికా స్వసాః తయా వా ఏష హినస్తి యగం హినస్తి తయైవైనగం సహ శమయతి భేషజంగవహిత్యాహ యావంత ఏవ గ్రామ్యా పశవః తేభ్యో భేషజం కరోతి అవాంబ రుద్రవతి మహీత్యాహ ఆశిషమేవైతామాశాస్తే హ్యంబకణ్యజామహ ఇత్యాహ మృత్యోర్ముక్షీయమామృతాది దివావేతదాహ ఉత్కిరంతి భగస్య లీప్సంతే మూతే కృత్వా సజంతి యథాజలం యతే వసం కరోతి తాదృగేవ తత్ ఏషతే రుద్రభాగ ఇత్యాహ నిరవత్యై అప్రదీక్షమాయంతి అపః పరిషించతి రుద్రస్యాం గర్హిత్యై ప్రవా ఏతేస్మాల్లోకాచ్యమంతే ఏత్యంబకైశ్చరంతి ఆదిత్యం చరం పునరేత్యనిర్వపతి ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠంతి. ఇతి ప్రథమాష్టకే షష్ట ప్రశ్న సమాప్తః.